2.21 వేదా వినాశినం నిత్యం యేన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతేతి హంతికం. అనగా ఇంతకు పూర్వము చెప్పబడిన లక్షణములతో కూడియున్న ఆత్మను ఏ మహాత్ముడు అవినాశి అని, అంతిమ భావ వికార రూపమైన మరణము లేనిది అని, నిత్యమైనదని, రోగాదుల వలన కలుగు దుర్బలత్వము క్షీణత్వము మొదలగు వికారములు లేనిది అని, అజము అనగా జన్మించినది కాదు అని, మరియు అవ్యయము అనగా ఎటువంటి క్షయము అనగా క్షీణించు స్వభావరూపమైన వికారము లేనిది అని తెలుసుకొనునో అటువంటి ఆత్మ తత్వమును చక్కగా ఎదింగినట్టి పురుషుడు ఎవరిని ఎట్లు చంపగలడు, చంపించగలడు? అనగా అతడు హనన క్రియకు అనగా చంపుట అనుకర్మకు ఎట్లు కర్త కాగలడు? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 27. సారాంశమేమనగా అతడు ఎవరిని ఏ విధముగానూ చంపజాలడు, ఎవ్వరిని ఏ విధముగానూ చంపించజాలడు. ఈ రెండు విషయములందును కిం మరియు కథం శబ్దములు ఆక్షేపమును తెలుపు శబ్దములు. ఏలైనా ప్రశ్నార్థకముగా ఈ శబ్దముల ప్రయోగము ఇచ్చట జరగలేదు. అనగా ఆత్మ ఎవరిని గూడ చంపేది, చంపించబడేది కాజాలదు. ఈ మాట చెప్పుట కొరకే ఇచ్చట కిం మరియు అకథం శబ్దములు వాడబడినవి, ప్రశ్న రూపములో వాడబడలేదు. సర్వవిధ కర్మలను నిషేధించుట కొరకే. అందుచేత ఈ ప్రకరణము సందర్భమునందు ఆత్మవేత్త అయినవాడు ఏ విధమైన కర్మను చేయడు, చేయించడు అని చెప్పుటయే భగవంతుని యొక్క అభిప్రాయము. ఒంటరిగా హననక్రియ విషయమున ఆక్షేపణ ఉదాహరణతో సహా వేరుగా ఉన్నది. అనగా జ్ఞాని కేవలము హననక్రియకు కర్తగాని కర్మగాని కాజాలడు. అంతేగాక ఆత్మ నిర్వికారుడు, నిత్యుడు అయినందువలన అతడు ఏ క్రియకు కర్తగాని కర్మగాని కాజాలడు. ఇచ్చట కేవలము హనన క్రియను ఒక్కదానిని ఉదాహరణకు చూపడమైనది. పూర్వపక్షము కర్మలు జరగకపోవుటయందు ఏ ముఖ్య హేతువును జూపి జ్ఞానికి భగవంతుడు కథం సపురుషః అని చెప్పిన వాక్యాంశము ద్వారా కర్మలను ఆక్షేపించుచున్నాడు. అనగా కర్మలను చేయుట అజ్ఞానుల లక్షణముగా భావించుచున్నాడు. సమాధానము ఆత్మ యొక్క నిర్వికారిత్వమే జ్ఞాని యొక్క అకర్తృత్వమునకు అనగా సర్వ విధ కర్మలను సన్యసించుటకు ముఖ్య హేతువని ఇంతకు పూర్వమే చెప్పియున్నాము గదా. పూర్వపక్షము చెప్పియుండిన మాట నిజమే. కాని కర్మరహితమైన ఆత్మకంటే దానిని ఇగుంగునటువంటి జ్ఞాని భిన్నముగా ఉండియున్నాడు గదా. అందుచేత పైన చెప్పబడినటువంటి ముఖ్య కారణము సహేతుకముగా లేదు. ఏలైనా కొయ్యబొమ్మను కర్మలు చేయనివానిగా తలంచువానికి కర్మలు జరగవు. అలా శంకించుటయందు దోషమేమీన్నది? సమాధానము అలా చెప్పుట సరికాదు. ఏలైనా ఆత్మ తనంతట తానుగా అనగా ఇతర సాధనములతో నిమిత్తము లేకుండగానే తెలుసుకొనగల సామర్థ్యము కలిగియున్నది. దేహాది సంఘాతమునందు ఆ దేహాదులు జడములగుట వలన వాటికి తెలుసుకొను సామర్థ్యము ఉండదు. అందుచేత తుదకు దేహాది సంఘాతము కంటే వేరుగా ఉన్న ఆత్మయే ఆ విక్రియము అనగా ఎటువంటి కర్తృత్వము లేనటువంటిదిగా తెలియబడుచున్నది. మరియు సర్వమును తెలుసుకొనున్నది ఆత్మయే. అటువంటి ఆత్మజ్ఞానము గల జ్ఞాని ద్వారా కర్మలు జరుగుట అనున్నది అసంభవము. అందుచేత కథం సపురుషః అని చెప్పుట ఆక్షేపరహితమైన మాటయే. అనగా ఔచిత్యము కలదియే. నిజముగా ఆత్మ ఎటువంటి వికారములు లేనిదే అయినప్పటికీ బుద్ధి వృత్తికి ఆత్మకు గల భేద జ్ఞానము లేని కారణముగా అనగా అవిద్యచేత అనగా అజ్ఞానము కారణముగా బుద్ధి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. మనస్సు, చెవులు, కన్నులు మొదలగు ఇంద్రియముల ద్వారా గ్రహింపబడుచున్న శబ్దాది విషయములను ఆత్మయే గ్రహించుచున్నదని తలంచబడుచున్నది. అదే విధముగా ఆత్మ అనాత్మక విషయకమైన వివేక జ్ఞానరూపమైన బుద్ధివృత్తి, దీనినే విద్య అని కూడా అంటారు. అసత్ రూపము గలదే అయి ఉన్నప్పటికీ దాని యొక్క సంబంధము చేత నిజముగా ఎటువంటి వికారము లేనటువంటి ఆత్ ఆత్మ విద్వాంసుడు అని అనబడుతూ ఉన్నది. జ్ఞానైన వానికి ఇటువంటి కర్మలు కుదరవని చెప్పబడినది. అందుచేత శాస్త్రము ద్వారా ఏ ఏ కర్మలు విధించబడుచున్నవో అవి ఎన్నియూ అజ్ఞానుల కొరకే అని భగవంతుని నిశ్చయముగా చెప్పుచున్నట్లు తోచుచున్నది. పూర్వపక్షము విద్య కూడా అజ్ఞానికే విధించబడినది. ఏలైనా విద్యను పొందియున్నవానికి మరల విసిరిన పిండినే విసిరినట్లుగా విద్య ఎందుకు విధించబడుతుంది? ఆ పని వ్యర్థమే గదా. అందువలన అజ్ఞానికే కర్మలు విధించబడినవి, జ్ఞానికి కాదు అని ఈ విధముగా విభజింపబడుట కుదరదు. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలైనా ఇది కర్తవ్యము ఇది కర్తవ్యము కాదు అనే భావము వలన భిన్నత్వము ఏర్పడుచున్నది. అంటే అసలు అభిప్రాయమేమనగా అగ్నిహోత్రాది కర్మలను విధించుచున్న విధి వాక్యముల అర్థమును తెలుసుకున్న తరువాత అనేకమైన సాధనములను మరియు ఉపసంహారముతో అనగా విరమించుటతో సహా ఫలానా అగ్నిహోత్రాది కర్మలు అనుష్ఠించ తగియున్నవి. ఎలా నేను కర్తను, నాకు ఫలానా కర్తవ్యము కలదు అని ఈ విధంగా తలంచు అజ్ఞానులకు మాత్రమే ఆత్మస్వరూపము యొక్క విధానమును తెలుపు వాక్యముల యొక్క అర్థమును ఎదిగిన జ్ఞానులకు ఎటువంటి కర్తవ్యములు ఉండవు. ఏలైనా ఏ పురుషునకు నేను కర్తను కాను, నేను భోక్తను గూడకాను అనున్నటువంటి ఆత్మ యొక్క ఏకత్వము మరియు దాని యొక్క అకర్తృత్వము మొదలగు విషయ జ్ఞానముండునో అటువంటి వానికి ఈ విషయము తప్ప ఇతరమైన ఎటువంటి జ్ఞానము ఉండదు. ఈ విధముగా జ్ఞానికి సంబంధించిన కర్తవ్యములు అజ్ఞానికి సంబంధించిన కర్తవ్యముల భేదబుద్ధి యొక్క వివరణ వివేకము తెలుస్తుంది. అజ్ఞానికి అజ్ఞానం కారణంగా కర్తవ్యాలు ఉంటవి, కాని జ్ఞానికి ఎటువంటి కర్తవ్యములు ఉండవు. అందువలన జ్ఞానికి కర్మలు చేయు అధికారముగాని అవసరముగాని లేదు, కాని అజ్ఞానికి కర్మలు చేయక తప్పదు. ఈ భేదం చాలా వివేకముతో తెలుసుకొనతగియున్నది. నేను కర్తను, నాకు ఫలానా కర్తవ్యమున్నది అని తలంచు బుద్ధి ప్రతివానియందును ఉండును. అలాంటి బుద్ధి కారణముగానే అతడు కర్మాధికారి అనగా కర్మలు చేయు బాధ్యత కలవాడు అగుచున్నాడు. మరియు ఉభౌతౌన విజానితహాగి 2-19 వరకు ఈ వాక్యానుసారముగా అతడు అజ్ఞానియే అగుచున్నాడు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 29. ఏలైనా ఇంతకు పూర్వము చెప్పబడిన విశేషణముల కారణముగా జ్ఞానికి కథం సపురుషః అను వాక్యముననుసరించి సర్వవిధ కార్యములు నిషేధించబడినవి. అందువలన తేలిన సారాంశమేమనగా ఆత్మను నిర్వికారుడుగా ఎగుంగు విశిష్టులైన విద్వాంసులకు మరియు ముముక్షువులకు అనగా మోక్షస్థితిని అభిలషించువారికి కూడా సర్వకర్మ సన్యాసమునందే అధికారము కలదు. అందువలన భగవంతుడైన నారాయణుడు అజ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాంగి 3.3 ఈ వాక్యము వలన సాంఖ్యయోగులైన జ్ఞానుల యొక్కయు మరియు కర్మయోగులైన అజ్ఞానుల యొక్కయు స్పష్టమైన విభజన చేసి 2 నిష్ఠలను పద్ధతులను గ్రహించినట్లుగా చెప్పియున్నాడు. ఆ విధంగానే తన పుత్రుడైన శుకునికి వేదవ్యాసులవారు ఈ 2 మార్గములున్నవి అనియు ఇంకను మొదట కర్మ మార్గము తదుపరి సన్యాసము అని ఉపదేశించియున్నారు. ఈ విభజననే భగవంతుడైన శ్రీకృష్ణుడు గీతేందు అనేకమార్లుగా చెప్పియున్నారు. అదెట్లనా? అహంకారముచేత మోహితుడైన అజ్ఞాని నేను కర్తను అని తలంచుచుండును, తత్వవేత్త నేను ఏమీ చేయటలేదు అని తలంచుచుండును. అంతేగాక జ్ఞాని మనస్సు నుండి సర్వవిధ కర్మలను త్యజించి యుండును, జన్మాది ఆరు భావ వికారములు లేనటువంటి నిర్వికారమైన అకర్తను మరియు ఆత్మను నేనే అను జ్ఞానము ఈ లోకములో ఎవ్వనికీ కలుగనే కలుగదు. అందుచేత అటువంటి వారికి సర్వకర్మ సన్యాసోపదేశము కుదరదని అనేక మంది తనను పండితులని తలంచువారు కూడా తలంచుచుందురు. అట్లు తలంచుట సరికాదు. ఏలేనా? అలా తలంచినందువలన నజాయతే గీ డొట్ రెండుట్ ఇరవై మొదలగు శాస్త్రోపదేశములు వ్యర్థములగును. అలా చెప్పేవారిని మనం ఏమని అడగాలంటే, శాస్త్రములయందు చెప్పబడిన ఉపదేశ సామర్థ్యంతో కర్మలు చేయు మనుష్యునకు ధర్మము ఉన్నదను జ్ఞానము మరియు ఈ దేహమును త్యజించిన తరువాత కలుగు స్థితి యొక్క జ్ఞానము కలుగుచున్నది గదా. అదే విధముగా అదే పురుషునికి ఆ శాస్త్రము ద్వారా ఆత్మ యొక్క నిర్వికారిత్వము అకర్తృత్వము మరియు ఆత్మ యొక్క ఏకత్వము మొదలగు జ్ఞానము ఎందుకు కలుగుటలేదు అని అడగవలయును. అప్పుడు వారు మనస్సు బుద్ధి మొదలగు కరణములు అనగా సాధనములకు ఆత్మగోచరమయ్యే వస్తువు కాదు అని చెప్పుదురు. అలా అనడం సరికాదు. ఏలేనా? మనస్సు ద్వారా ఆయాత్మను చూడవలయును అని శృతివాక్యము. అందువలన శాస్త్రము మరియు గురుదేవుల ఉపదేశము ద్వారాను మరియు సమ దమాది సాధనముల ద్వారాను శుద్ధి చేయబడిన మనస్సు ఆత్మదర్శనమునకు కరణము అనగా సాధనముగా ఉపయోగపడును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 30. ఈ విధముగా ఆ జ్ఞానప్రాప్తికి సంబంధించిన విషయమునందు అనుమాన ప్రమాణము మరియు ఆగమ ప్రమాణములు సిద్ధములేయుండగా ఆత్మజ్ఞానము కలుగటకు సాధనములే లేవని చెప్పుట యుక్తము అనగా సరికాదు. ఆ విధముగా కలిగిన జ్ఞానము తనకు విరుద్ధముగా యున్న అజ్ఞానమును తప్పక నశింపజేయునని మనం తప్పక ఒప్పుకుని తీరాలి. నేను మరణించువాడను, నేను చంపబడియున్నాను. ఆ విధంగా చంపువాడు గాని చంపబడువాడు గాని ఇరువురు ఎదుంగరు అను అజ్ఞానము ఇంతకు పూర్వమే చెప్పబడినది. మరల ఇచ్చటగూడా ఆత్మయందు హనన క్రియ యొక్క కర్తృత్వముగాని కర్మత్వముగాని ఇవన్నీ అజ్ఞాన జనితములే అని చెప్పబడినది. ఆత్మ నిర్వికారుడైనందున కర్తృత్వము మొదలగు సర్వభావములు అవిద్యా మూలకములైనందున అభావము అన్ని క్రియలయందును సమానముగానే యుండును. ఏలేనా? వికారమును పొందినవాడే తనను కర్తగా తలంచి తనకు కర్మరూపముగా ఇతరులను నియమించి నీవు ఆ కర్మ చేయుము అని అంటూ ఉంటాడు. అంతేగాని అసలు నీవు అనువాడు ప్రపంచమందు ఎచ్చటా లేడని ఎగుంగడు. అందుకే ఒక తత్వవేత్త ఇలా పాడుకున్నాడు, నీవు నీవని పలుకుచుందురు, నీవు ఎన్నదీ లేనేలేడు, నేను కంటే వేవుగా మరి నీవు ఎన్నది కానరాడు. ఓ పరమగురుడా, నేను తత్వము తెలుపరావయ్యా. ఓ పరమగురుడా, నేను తత్వము తెలుపరావయ్యా. చూ, అమృత బిందువులు సదానందభారతి. అందువలన జ్ఞానికి కర్మలు చేయు అవసరముగాని అధికారముగాని లేదు. ఈ విషయం ఈ సత్యం చెప్పడానికే శ్రీకృష్ణులవారు వేదావినాశనం కథం సపురుషః మొదలగు వాక్యముల ద్వారా అన్ని క్రియలయందును సమాన భావముతో విద్యాంసుడైన వానికి కర్తృత్వము ప్రయోజక కర్తృత్వము రెండూ నిషేధించబడినవి అని చెప్పియున్నాడు. మరి జానికి దేనియందు అధికారమున్నది? ఈ విషయము అజ్ఞాన యోగేన సాంఖ్యానాం మొదలగు వాక్యముల ద్వారా ఇంతకు పూర్వమే చెప్పబడినది. అయినప్పటికీ కూడా మరల సర్వకర్మాణి మనసా మొదలగు వాక్యముల ద్వారా సర్వకర్మల సన్యాసమును భగవంతుడే చెప్పెదరు. పూర్వపక్షము మీరు చెప్పిన శ్లోకమునందు ఓ మనసా అను శబ్దము కలదు. అందుచేత మానసిక కర్మలను మాత్రమే సమన్యసించవలేనని చెప్పబడినది. అంతేగాక శరీర సంబంధమైన కర్మలను సమ్యసించమని చెప్పబడి ఉండలేదు. సమాధానము అలా తలంచుట సరికాదు. ఏలేనా శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 31 సర్వకర్మలను సమ్యసించి అనగా వదలి అను వాక్యమునందు సర్వ అను విశేషణ శబ్దమున్నది. పూర్వపక్షము మనస్సంబంధమైన సర్వకర్మలు త్యజించి అను అర్థము గ్రహించితే సమాధానము అట్లనుట సరికాదు. ఏలేనా వాక్కు మరియు శారీరక క్రియ మనోవ్యాపారము వలననే జరుగును. మనోవ్యాపారము లేకుండా ఏ కర్మ అనగా క్రియ జరగదు. పూర్వపక్షము శాస్త్రసమ్మతమైన శారీరక వాక్ సంబంధమైన కర్మలకు కారణరూపమైన మానసిక కర్మలు తప్ప మిగిలిన సర్వకర్మలను మనసు నుండి సమన్యసించవలయును అని అనుకుంటే సమాధానము అట్లను కొనుట సరికాదు. ఏలేనా తాను చేయకుండా ఇతరులచే చేయించకుండా మనం విశేషణ వాక్యము జోడించబడి ఉన్నదిగదా. అందుచే మూడు విధములైన కర్మలు అనగా మనసావాచా కర్మణ అనగా సర్వవిధ కర్మలు సమన్యసించవలయునని చెప్పబడియున్నది. పూర్వపక్షము భగవంతుని ద్వారా చెప్పబడిన ఈ సర్వకర్మ సన్యాసము ముముక్షువుల కొరకు మాత్రమేగాని బ్రతికియున్నవారికి కాదు అని అంటే సమాధానము అది సరికాదు. ఏలేనా ఆ విధముగు అర్థము గ్రహించిన ఎడల 9 ద్వారములు కలిగియున్న దేహమును పురమునందు ఆత్మ ఉన్నది అని చెప్పిన విశేషణమునకు ఉపయోగము ఉండదు. కారణమేమనగా ఏ పురుషుడు సర్వకర్మ సన్యాసము చేసి భౌతిక శరీరమును త్యజించినాడో అనగా మరణించినాడో అతడు ఎటువంటి కర్మలు చేయకుండా చేయించకుండా ఆ శరీరమునందు ఉండుట కుదరదు. పూర్వపక్షము పై వాక్యముననుసరించి కర్మలన్నీయు శరీరమునకు సంబంధించినవనిన్ని ఆత్మశరీరమునందు వ్యాపించి ఉంటున్నది కనుక ఆయాత్మకు కర్మలతో సంబంధము లేదని చెప్పవచ్చునుగదా. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా సర్వత్రా ఆత్మ యొక్క నిర్వికారిత్వము చెప్పబడియున్నది. ఆసనము అనగా కూర్చునుట అనుక్రియకు ఆధారముగా ఉండు కుర్చీ వంటిది మరియొక వస్తువు కావలసి ఉండును. కాని సన్యాసము లేక సన్యసించుట అను క్రియకు ఇతర వస్తువుతో ఎటువంటి సంబంధము లేక అవసరము ఉండదు. ఏలేనా సమ్ అనగా సమేతముగా న్యాస్ అనగా త్యజించుట అయి ఉన్నది. అంతేగాని ఉంచుట కాదుగదా. ఈ విధముగా గీతాశాస్త్రమునందు ఆత్మజ్ఞానికి సన్యాసమునందే అధికారము చెప్పబడినది. అంతేగాని కర్మలు చేయటేందు కాదు. ఈ విషయము ఇంకా వివరముగా ఆత్మజ్ఞాన ప్రకరణమునందు చెప్పబడినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఇప్పుడు ప్రకృత విషయమును గురించి విచారింతము. ఈ ప్రకరణమందు ఆత్మకు నాశము లేదు అని ప్రతిజ్ఞ చేయబడినది. అది ఎటువంటిదో ఇచ్చట చెప్పబడుచున్నది. 2.22 ఉవాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృష్ణాతి నరో 2.పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సమ్యాతి నవాని దేహి అనగా వే విధముగా ప్రపంచమునందు మనుష్యులు చిరిగిన వస్త్రములను విసర్జించి తిరిగి క్రొత్త వస్త్రములను ధరించుచుందురో ఆ విధముగానే జీవాత్మ జీర్ణమయున్న శరీరమును వదలి ఇతరమైన అనగా మరియొక క్రొత్త శరీరమును పొందును. తాత్పర్యమేమన పాత వస్త్రములను వదలి క్రొత్త వస్త్రములను ధరించు పురుషుని వలె జీవాత్మ నిర్వికారముగనే అనగా జన్మమరణములు లేకుండగానే యుండును. ఏ కారణముగా ఆత్మ నిర్వికారమయ్యున్నది అనగా 2.23 నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావుకః న చైనం క్లేదయంతి అపో న శోషయతి మారుతః అనగా పైన చెప్పబడిన ఆత్మను శస్త్రములు నలుకజాలవు. తాత్పర్యమేమన ఆత్మ అవయవరహిత పదార్థమైయున్నందున కత్తి మొదలగు ఆయుధములు దానిని ముక్కలు ముక్కలుగా చేయజాలవు. అదే విధముగా అగ్ని కూడా ఈ ఆత్మను దహింపజాలదు. జలము దీనిని తడుపజాలడు. ఏలేనా అవయవములు కలిగియున్న వస్తువునే జలము నానబెట్టి ఆ అవయవములను వేర్వేరుగా చేయగల సామర్థ్యము కలిగియున్నది. అవయవములు లేని ఆత్మయందు అట్లు చేయుట కుదరదు. అదే విధముగా వ్రాయువు గూడా తడిగా ఉన్న వస్తువుల ఎందలి తడిని శుష్కింపజేసి దాని రూపమును నశింపజేయగలదు. అందువలన ఆ వాయువు గూడా స్వస్వరూపమైన ఆత్మను శుష్కింపజాలడు. అలా అగుటుకు కారణమేమనగా 2.24 అచ్చేద్యో ఒడొట్యమదాహ్యో 2 యమల్లేద్యో 2 శోషయ్యేవచ సర్వగతహస్థానురచలో 2 యం నిత్యః సనాతనః అనగా ఈ ఆత్మ నరకబడునది కాదు, తగలబడునది కాదు, నీళ్లలోబడి కరగిపోవునది కాదు, అట్లే గాలికి గాని ఎండకు గాని ఎండునది కాదు. పరస్పరము ఒకదానిని మరియొకటి నశింపజేసుకొనునటు వంటి పంచభూతములు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 33. మరియు భూమి ఈ ఆత్మను నశింపజేయు సామర్థ్యము గలవి కావు. అందుచేత ఈ ఆత్మ నిత్యమైనదైయున్నది. నిత్యముగుటచేత సర్వగతము అనగా సర్వమునందు వ్యాపించియుండునదైయున్నది. ఇందుగలడందులేడను సందేహమువలదు. బ్రహ్మ ఆత్మ సర్వోపగతం బెందెందు వెదకి చూచిన అందందే గలదు ఆత్మ సత్యము సుమతి. సర్వవ్యాపియేయున్నందున స్థానువు వలె స్థిరమైనది అనగా చలనము లేనిది. స్థిరమైనదగుట వలన అచలమైనది. మరియు ఆ కారణముగానే సనాతనము అనగా ఆది అంతములు లేనిదైయున్నది. ఈ శ్లోకములేందు పునరుక్తి అనగా ఒకే మాట అనేక పర్యాయములు చెప్పుట అనుదోషము లేదు. ఏలేనా నజాయతే మ్రియతే వాగి 2.20 ఈ ఒక్క శ్లోకము ద్వారానే ఆత్మ యొక్క నిత్యత్వము మరియు నిర్వికారత్వము చెప్పబడినవి. ఇంకా ఆత్మను గురించి ఏమి చెప్పబడినా ఈ శ్లోకార్థము కంటే వేరుగా ఉండజాలదు. కాని ఆత్మతత్వము దుర్బోధకమైనది అనగా సులభముగా తెలియబడునది కాదు. అందుచేత అవకాశమును కల్పించుకొని వేగువేగు శబ్దముల ద్వారా వాసుదేవుడు ఆ తత్వమును గురించియే చెప్పియున్నారు. అట్లేలైనా ఏదో ఒక విధంగా అవ్యక్తమయ్యున్న అనగా ఇంద్రియ గోచరము కాకయున్న ఆత్మతత్వము ఈ ప్రాపంచిక మాయేందు చిక్కుకొని దోహకమును పొందుచున్న మానవులకు తెలియబడి వారి దోహకము తొలగవలేయును. 2.25 అవ్యక్తో 2.యమచిన్యో 2 యమవికార్యో జయముచ్యతే తస్మాదేవం దినం నానుశోచితుమర్హసి అనగా ఈ ఆత్మబుద్ధ్యాది ఇంద్రియములకు గోచరించని కారణముగా ఎవ్వరికీ దాని విషయము తెలియుటలేదు. ఎవరి చేతను ఏగబడనందున అది అవ్యక్తము అనబడుచున్నది. ఆ విధముగా అవ్యక్తము అయి ఉండుటచేత అచింత్యము అనగా విచారణకు విషయము కానిదే యున్నది. ఇంద్రియ గోచరమగు పదార్థములన్నీ విచారణకు విషయములగుచున్నవి. మరియు అవయవరహితము అయినది అయినందువలన గూడా ఆత్మవిచారణకు సాధ్యము కానిదైయున్నది. ఆయాత్మ వికార రహితమైనది. ఏలేనా, నిరాకారమైన పదార్థమునందు వికారము చూడబడదు. ఆ విధముగా ఆత్మవికార రహితమైనదేయున్నందున ఆవికారి అనబడుచున్నది. అందువలన ఈ ఆత్మను పై విధముగా తెలుసుకొని దాని మరణమును గురించి చింతించుట అజ్ఞానముతో కూడియున్న పని. అందుచేత నేను చంపువాడను, నాచేత వీరందరూ చంపబడుచున్నారు. ఎని తలంచుట శుద్ధ అవివేకము. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 34.26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి 11. అనగా అథచ ఈ రెండు అవ్యయములు కేవలము తాత్కాలిక స్వీకృతిని సూచించు శబ్దములు. మరల చీ మరల మరణించు ఆత్మ, ఒకవేళ నీవు ఈ ఆత్మకు గూడా జన్మమరణములు కలవని, అనగా లోకులు తలంచుచున్నట్లుగా శరీరాలతో పాటుగా ఈ ఆత్మలు గూడా పుట్టుచున్నవి మరణించుచున్నవని తలంచిన ఆ విధముగా నిత్యము కొరకు గూడా ఈ విధముగా చింతించుట నీకు తగదు. ఏలేనా, పుట్టువాని మరణము, మరణించువాని జన్మము ఇవి రెండు తప్పక తమంతట తాముగా జరుగుచుండునుగదా. అట్టి సహజములైన జన్మ మరణములను గురించి శోకించుట తగని పని. అనగా వ్యర్థము. 1. అందువలన 2.27. జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యే ఒరేనత్వం శోచితు మర్హసి. అనగా జాతస్య మరణం ధ్రువం అనగా ఎవడు జన్మించునో అతనికి మరణము తప్పదు. అట్లే ఎవడు మరణించునో వాడు తప్పక పుట్టును. అందుచేత ఈ జన్మమరణరూపమైన భావము తొలగించరానిది. అనగా ఏ విధంగానూ ఈ జన్మ మరణభావమును తొలగించజాలము. కావున ఇటువంటి తొలగించ సాధ్యముగాని విషయమును గురించి శోకించుట తెలివగల కార్యము కాదు. కార్యకరణ సంఘాతరూపమే ఈ ప్రాణులు అని తలంచినను అది కూడా సరికాదు. ఎట్లనగా 2.28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అనగా అవ్యక్త మనగా కానరానటువంటి, అనగా ఏ విధముగానూ ఎవని ఉనికి తెలియరాదో, అనగా ఈ ప్రాణులన్నీయు ఎప్పుడు పుట్టినవో ఎట్లు పుట్టినవో ఎవ్వరికిని తెలియవచ్చుటలేదు. అటువంటి భూతరూపములైన పుత్రమిత్ర కళత్రాది ఈ ప్రాణులన్నీయు వ్యక్తము కాక పూర్వము అవ్యక్తముగా ఉండియున్నవి. ఈ ప్రాణులు ముందు వ్యక్తమగుచున్నవి అనగా పుట్టుచున్నవి లేక ఏర్పడుచున్నవి, అటు తరువాత మరణించుచున్నవి. ఈ జన్మ మరణముల మధ్యకాలము నందు అవ్యక్తములుగా ఉంటున్నవి, వ్యక్తమైనప్పుడు దృశ్యములగుచున్నవి, మరణించిన తరువాత అదృశ్యములగుచున్నవి. కావున అదృశ్యమైనదే దృశ్యమగుచున్నది, దృశ్యమైనదే అదృశ్యమగుచున్నది. కావున శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 35. ఈ భూత సంఘాతమంతయు మొదట అదృశ్యముగా నుండి తరువాత దృశ్యములే తిరిగి అదృశ్యములగుచున్నవి. కావున అవ్యక్తములు వ్యక్తములై తిరిగి తమంత తాముగానే అవ్యక్తములగుచున్నవి. ఆ విధముగా వ్యక్తావ్యక్తములగుచున్న ప్రాణులను గూర్చి శోకించుట వివేకముతో కూడిన పని కాదు. అందుచేత ఎటువంటి కారణము లేకుండగానే వ్యక్తావ్యక్తములగుచున్న భ్రాంతి రూపములైన భూతములను గురించి చింత దేనికి? ఈ ఏడ్పులు మొత్తుకోళ్లు ఎందులకు? ఆత్మతత్వమును గురించి చర్చించబడుచున్న ఈ ప్రకరణము దుర్విజ్ఞేయము అనగా తెలియరానిది, అనగా స్పష్టముగా చెప్పబడనిది, తెలియబడనిది. లోకములోని మానవుల నందరినీ భ్రాంతియందు ఉంచుతున్న ఈ విషయమునందు నిన్ను ఒక్కనిని నిందించినందువలన కలుగు లాభమేమి? అయితే ఈ ఆత్మ దుర్విజ్ఞేయము అనగా ఎవ్వనికి తెలియరానిది ఇట్లగుచున్నదో తెలుసుకొనుటకు ప్రయత్నించదము. 2.29 ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేనమన్యశృణోతి శ్రుత్వాపేనం వేదాన చైవ కశ్చిత్. అనగా ఇంతకు పూర్వము మనము చూడనటువంటి వస్తువు అకస్మాత్తుగా మనకు దృశ్య రూపంలో కనబడితే కలిగే భావం ఆశ్చర్యము. తద్వత్తుగా అనగా ఇంతకు పూర్వము అకస్మాత్తుగా దృశ్యమైన వస్తువు వంటిది మరొకటి తోచినట్లైన దానికి ఆశ్చర్యవత్ అనగా ఆశ్చర్యము కలిగించుదానివలే అని అర్థము. ఎక్కడో ఒక మహానుభావుడు ఆత్మపదార్థమును ఆశ్చర్యమును కలిగించు వస్తువుగా చూస్తాడు, మరొకడు దానినే ఆశ్చర్యవత్తుగా చూస్తాడు, మరొకడు దానినే ఆశ్చర్యవత్తుగా వింటాడు, మరియొకరు ఆత్మ పదార్థమును చూచియు దానిని గురించి విని కూడా ఏమి చూడని విననివాని వలె ఉంటాడు. మరో విధంగా చెప్పాలంటే ఎవడైతే ఆత్మ పదార్థమును చూస్తాడో అతడు ఆశ్చర్యముతో సమానుడు. ఎవడైతే ఆత్మను గురించి చెప్పునో మరియు వినునో అతడు కూడా ఆశ్చర్యము వంటివాడే. ఇంతకు అసలు విషయం ఏమిటంటే లక్షలో ఏ ఒక్కడో అలాంటివాడు ఉంటాడు. అందుచేతనే ఆత్మ చాలా దుర్బోధకమైన తత్వము. 2.30 దేహీ నిత్యమవధ్యో జయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఆ ఈ జీవాత్మ సర్వవ్యాపి అయి ఉన్నందున స్థావర జంగమాది సమస్త శరీరముల యందును వ్యాపించియున్నది. అయినప్పటికీ అవయరహితము నిత్యము అయి ఉన్నందువలన సర్వకాల సర్వావస్థల యందును సర్వమునందును వ్యాపించియున్నది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 36. అందుచేత సర్వప్రాణుల యొక్క శరీరములన్నింటినీ నశింపజేసినప్పటికీ ఈ జీవాత్మ నశించదు. అందుచేత సర్వప్రాణుల శరీరములయందు వ్యాపించియున్న ఏకాత్మను దృష్టి అందించుకుని విచారించి చూచిన భీష్మాదులందరూ నశించునని నీవు చింతించనవసరము లేదు. పైన చెప్పిన దానికి సారాంశమేమనగా పరమార్థతత్వమును దృష్టి అందించుకుని చూచిన ఏ ప్రాణి మరణమును గురించియూ చింతించనక్కరలేదు. పరమార్థ దృష్టితో చూచిన దేనికోవకు శోకించుట చింతించుట కుదరదు. కాని చావిక్ష్య వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాచ్ఛే 2.2 యత్ క్షత్రియస్య న విద్యతే. 2.31 స్వధర్మమపి అనగా అక్షత్రియ కులస్థులకు విధించబడియున్న యుద్ధము చేయుటయను ఏ స్వధర్మము కలదో దాని దృష్టితో చూచినను యుద్ధమునందు మరణించువారిని గురించి చింతించుట క్షత్రియ వంశజుడవైన నీకు తగదు. అనగా క్షత్రియులకు స్వధర్మము అనగా కులధర్మమైన యుద్ధ కర్మను గురించి చింతించుట తగదు. ఏలైనా యుద్ధము పృథ్వీ విజయము ద్వారా ధర్మపాలన మరియు ప్రజారక్షణ కొరకు చేయబడుచున్నది. అందువలన యుద్ధము ధర్మముతో కూడియున్న పరమధర్మము. అందుచేత ఆ పరమధర్మమైన యుద్ధము తప్ప క్షత్రియునకు వేవు ధర్మము లేదు. ఆ యుద్ధమే క్షత్రియుడైన వానికి పరమ కళ్యాణప్రదము. ఆ యుద్ధము క్షత్రియులకు ఏ విధముగా కర్తవ్యమై ఉన్నదో చెప్పెద వినుము.